రావణ మండోదరీ సంవాదము యుద్ధకాండ పదవ సర్గ. దైవాధీనమిదం భద్రే జీవితాం కిం న దృశ్యతే త్యజసోకం విశాలక్షి జ్ఞానమాలంబ్య నిశ్చితం అజ్ఞాన ప్రభవః శోకః శోకో జ్ఞాన వినాశకృత్ ఆజ్ఞా ప్రభవాహంధి శరీరాదిష్వనాత్మను తన్ములః పుత్రదారాది సంబంధ సంస్మృతిస్తాతః హర్షశోక భయ క్రోధలోభమోహ స్పృహాదయ అజ్ఞాన ప్రభవాహ్యతే జన్మమృత్యుజరాదేహ ఆత్మాతు కేవలశుద్ధి వ్యతిరిక్తో హెలేపక ఆనందరూపో జ్ఞానాత్మా సర్వభావ వివర్జితః న సంయోగో వియోగో వా విద్యతే కేనచిత్ సతః ఏవం జ్ఞాత్వా స్వమాత్మానం త్యజ శోకమనిందితే ఇదానిమేవ గచ్ఛామ్యహ త్వరామం సలక్ష్మణం ఆగమిష్యామి నోచేన్మాం దాకయిష్యతి సాయకే శ్రీరామో వజ్రకల్పైశ్చ తతో గచ్ఛామి తత్పదు తదా త్వయామే కర్తా వ్యాక్రియమచ్చ సనాత్ ప్రియే సీతామహత్వా మయా సార్ధం త్వం ప్రవేక్ష్య పాశుపావకం. కళా నీ ఇదంతై దైవాధీనం, జీవించినవారికే ఇవన్నీయు కలుగుచుడును. విశాలాక్షి దూహకించకు జ్ఞానాన్ని పొంది నిశ్చింతగా యుండుము. అజ్ఞానం వలన దోహకం కలుగుతుంది. దోహకం జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అనాత్మలైన శరీరాదులందు నేననే బుద్ధి అజ్ఞానం వలన కలుగుతుంది. శరీరాదులందు కలిగిన ఆ అహం బుద్ధి వలన కొడుకులు భార్యలు మొదలగు వారితో సంబంధరూపమైన సంసారం ఏర్పడినది. ఆ సంసారము వలన దోహకము, భయము, క్రోధము, లోభము, మోహము, ఆశ మొదలగునవి కలిగినవి. పుట్టుక చావు వార్ధక్యములకు అజ్ఞానము కారణము. ఆత్మ అయితే ఒక్కడు శుద్ధుడు, దృశ్యముల కన్నా భిన్నుడు, దేనితోనూ సంబంధము లేనివాడు, ఆనందరూపుడు, జ్ఞానస్వరూపుడు, షడ్భావ వర్జితుడు. సద్రూపుడైన ఆత్మకు ఏ వస్తువుతోనూ సంయోగ వియోగములు లేవు. నిందింపబడనిదాన ఇట్టి ఆత్మగా నిన్ను నీవు తెలుసుకొని దోహకములను విడువుము. ఇప్పుడే పోయి రాముని, లక్ష్మణుని అంతమొందించెదను. వస్తే ప్రాణాలతో వస్తాను, లేనిచో రాముని బాణాలతో ప్రాణములు వదిలిపెట్టెదను. రాముని బాణములు వజ్రముల వంటివి. అతని స్థానమైన వైకుంఠ ముని చేరెదను ప్రేయసి. అప్పుడు నాకు ఉత్తరక్రియలు చేయించుము. నీవు సీతను చంపి అగ్నిలో దూకి నాతోరా. ఇది నా ఆజ్ఞ. ఈ మాటలు వినిన మండోదరి చాలా దుహకించి, నాథ సత్యమైన నా మాట వినండి, అట్లు చేయండి అని చెప్పెను. సఖ్యోనరాఘవో జేతుం త్వయా చాన్యేహ కదాచన రామో దేవవర సాక్షాత్ ప్రధాన పురుషేశ్వర మత్స్యాభూత్వా పురాకల్పే మనం వైవస్వతం ప్రభుః రరక్ష సకలాపద్భ్యో రాఘవో భక్తవత్సలః రామః కూర్మౌభవత్పూర్వం లక్ష్యయోజస విస్తృత సముద్రమథనే పృష్టే దధార కనకాచలం హిరణ్యాక్షోతి దుర్వృత్తో హతో వనేన మహాత్మన క్రోధరూపేణ వపుషాక్షోణి ముద్ధరతా క్వచిత్ త్రిలోక కంటకం దైత్యం హిరణ్యకశిపుం. పురా హతవానరసింహేన వపుషా రఘునందనః విక్రమే స్త్రిభిః రావా సౌబలింబద్ధ్వా జగత్రియం ఆక్రమ్యాదాత్ సురేంద్రాయ భృత్యాయ రఘుసత్తమః రాక్షసాః క్షత్రియకరా జాతే భూమే భరావః తాన్ హత్వా బహుశోరామో భూంజిత్వా హిదాన్మో నేహ సైవ సాంప్రజతో రఘువంశే పరాత్పరః భవదద్ధే రఘుశ్రేషో మానుషత్వముపాగత తస్య భార్యకిమర్థం వాహృత సీతావనాబలాత్ మమ పుత్ర వినాశార్థం స్వస్వాపి. నిధనైచ ఇతః పరం వావై దేహీం ప్రేషయ స్వర్గుత్తమే విభీషణాయ రాజజ్ఞంతు దత్వా గచ్ఛామహే వనం. వా 45వ శ్లోకము నుండి 54 వరకు తాత్పర్యము. నాథ, నీచేతగాని ఇతరులచేతగాని రాముడెప్పుడు జయింపబడడు. రాముడు దేవోత్తముడు, ప్రకృతికిని పురుషునకు నాథుడైన నారాయణుడు, భక్తవత్సలుడు. ప్రభువైన రాముడు పూర్వకల్పమునందు మత్స్యావతారమునుండి వైవస్వత మనువును ఎల్ల ఆపదుల నుండి రక్షించెను. పూర్వం రాముడు లక్షయోజనముల విస్తీర్ణము గల తాబేలుగా అవతరించి సముద్ర మథనమందు మందర పర్వతమును వీపున ధరించెను. ఒకప్పుడు వరాహరూపుడే భూమిని లేవనెత్తుకొని పోవుచున్న మిక్కిలి దుర్మార్గుడగు హిరణ్యాక్షుని సంహరించెను. మున్ను రాముడు నరసింహరూపుడై ముల్లోకముల బాధించిన హిరణ్యకశిపుని సంహరించెను. ఈ రాముడే ముల్లోకములనాక్రమించి బలిచక్రవర్తిని బంధించి తనకు భృత్యుడైన ఇంద్రునకిచ్చెను. మునుపు రాక్షసులు క్షత్రియ రూపమున భూభారకులు కాగా పరశురాముడై వారిని వధించి భూమిని జయించి కశ్యపమునికిచ్చెను. పరాత్పరుడగు నారాయణుడే ఇప్పుడు రఘువంశమున పుట్టేను. నీ నిమిత్తమై రఘుశ్రేష్ఠుడు మానవాకారమును పొందెను. అట్టి రాముని భార్యయగు సీత నీచే అడవి నుండి బలాత్కారముగా ఎందుకు అపహరింపబడినది? నా కొడుకుల చావుకును నీచావు కోసమే తేబడినది. ఇకనైనను సీతను రాముని వద్దకు పంపుము. రాజ్యమును కూడా విభీషణుని కిచ్చి మనము వనమునకు పోవుదము. అందుకు మండోదరికి రావణునికి డీ విధముగా ప్రత్యుత్తరమి 127. శ్చెను ప్రాణేశ్వరి యుద్ధమునందు బంధువులనందరినీ రామునిచే చంపించి నేను వనమున నేట్లు జీవించగలను. అందుచే రామునితో యుద్ధము చేసదను. రామబాణముచే నేను ఖండింపబడి విష్ణుపదము నొందెదను. నాకు రాముడు విష్ణువని తెలును. సీతను లక్ష్మీదేవిగా కూడా తెలును. రామునిచేత మరణము చెంది పరమపదము పొందుటకే నేను సీతను వనము నుండి బలవంతముగా తెచ్చితిని యుద్ధమందు రాముని చే మరణించి ముముక్షువులు పొందు పరమానంద రూపముగు ఉత్తమ గతిని పొందెదను. 323. క్లేశాది పంచక తరంగేగం భ్రమాఢ్యం దారాత్మజాప్త ధనబంధు జషాభియుక్తం ఔర్వాసలాభ నిజరోష మనంగజాలం సంసార సాగర మతిత్యహరిం ప్రజామి. తా పంచకేశములను తరంగములు గలదియు, భ్రాంతియను సుడులు గలదియు, భార్య మొదలగు వారు చేపలుగా గలదియు, రోషమనబడు బడబాగ్ని గలదియు, మన్మధుడను వలగలదియు, సాగరమును దాటి విష్ణువును పొందెదను. నగు సంసార మండోదరితో చెప్పి యుద్ధరంగమునకు పోయెను. రామరావణులకు భీకరయుద్ధము సాగెనది. ఇంద్రుడు తన రథమును సారథియగు మాతలిని అభేద్య కవచమును ఖడ్గమును దివ్యమైన అమ్ముల పొదులను రామునికి సహాయముగా పంపెను. రావణుని శిరస్సులను ఖండించి నను ఆవిక్రింద పడినను రావణుడు చావలేదు. అప్పుడు విభీషణుడు రామునికి ఆ రహస్యము చెప్పెను. రావణుని నాభిలో అమృతము కుండలాకారముగా ఉన్నది. దానిని ఆగ్నేయాస్త్రముతో శోషింపుము అని చెప్పెను. రాముడట్లే చేసి బ్రహ్మస్త్రమును ప్రయోగించెను. రాక్షసులు భయపడి పారిపోయిరి. వానరులు సింహనాదము చేసిరి. దేవతలు పుష్పవృష్టి గురిపించిరి. రావణుని దేహము నుండి ఒక దివ్య తేజస్సు దేవతలందరూ చూచుచుండగా శ్రీరాముని ప్రవేశించెను. అప్పుడు దేవతలిట్లు పలికిరి. 128. మేము సత్వగుణ ప్రధానులము, దేవతలము విష్ణుదేవుని కరుణకు పాత్రులము. భయదోహఖాదులచే వ్యాపించబడిన వారమే సంసారమందు తిరుగుచున్నాము. ఈ రావణుడు రాక్షసుడు, క్రూరుడు, బ్రహ్మహత్యలు చేసినవాడు, మిక్కిలి తామసుడు, పరస్త్రీలోలుడు, మునులను హింసించేవాడు. అయినను సమస్త భూతములు చూచుచుండగా రామునే పొందెను అని ఇట్లు దేవతలు చెప్పుకొనగా నారదుడు చిరునవ్వుతో ఇట్లనెను. రావణుడు రాముని మీది ద్వేషముతో ఎల్లప్పుడూ తన హృదయమున రామునే ధ్యానించుచు భృత్యులతో కూడా ద్వేషయుక్తుడై ఎప్పుడూ భయముతో అంతటా రామునే చూచుచూ ఉండెను. క్రోధోపి రావణ శ్యాఘుగురుబోధాధికో భవత్ రావణనకు క్రోధము కూడగురుపదేశ మునకన్నను అధికముగా ఉపకరించెను. కడపట రాముని చేవధింపబడి సమస్త పాపముల నుండి విముక్తుడై సంసారమును త్యజించి శ్రీరాముని సాయుజ్యము నే పొందెను. పాపిష్టోవా దురాత్మా పరధన పరదారేషు సక్తో యదిస్యా నిత్యం స్నేహాద్భయద్వా రఘుకులతిలకం భావయ సంపఠితః భూత్వా శుద్ధాంతరంగో భవసత జనితానేక దోషైర్విముక్త సద్యో రామస్య విష్ణోన్ శ్రవర వినుతం యాతి. వైకుంఠమాడ్యం 87. మహాపాపిగాని స్నేహముచేగాని భయముచేగాని ఎల్లప్పుడూ రామునే తలచుచుండి మూతిచిందెనేని తక్షణమే అతడది వరకు సమస్త జన్మలందుచేసిన పాపము లవీడి పరిశుద్ధాంతరంగుడై బ్రహ్మదులచే తను కోరదగిన అనాదియగు వైకుంఠమును పొందును. హత్వాయుద్ధే దశాస్యం త్రిభువన విషమం వామహస్తేన చాపం భూమో విశ్వభితిష్ఠ నితర కరధృతం భ్రామయస్ బాణమేకం ఆరక్తోపాంత నేత్రశర దళిత వపు సూర్యకోటి ప్రకాశో వీరశ్రీ బంధురాంగ స్త్రిదశ పతినుతః పాతుమాం వీరరామశ్రీ. 88. 129. ముల్లో కాలను బాధించిన రావణుని వధించి ఎడమ చేతిలో ధనుస్సును భూమిపై ఆనించి కుడిచేతిలో బాణమొకటి త్రిప్పుచూ నిలబడియున్నవాడును ఎర్రని కనుకొలుకులు గలవాడును. యుద్ధమున తగిలిన బాణముల వల్ల కలిగిన గాయములు కలవాడు కోటి సూర్య ప్రభాభాసమానుడును మహావీరుడును దేవేంద్రాదులచే కీర్తింపబడిన వీరరాఘవుడు నన్ను బ్రోచుగాక అని నారదుడు చెప్పెను. భూమిపై పడియున్న రావణుని చూచి మండోదరి మొదలగు స్త్రీలందరూ విలపింపసాగిరి విభీషణుడు రావణుని ముందు నిలబడి దుహకింపసాగెను. విభీషణునికి ధైర్యము కలిగించుటకును రావణునికి సంస్కారాదులు జరిపించుటకును శ్రీరాముడు లక్ష్మణుని విభీషణుడుని వద్దకు పంపెను. లక్ష్మణుడు విభీషణునితో ఇట్లు చెప్పెను.